ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தருக்கிலானாகில் தான் தீங்கி நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பன்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 25வ பாசுரம் ஒருத்தி மகனாய் அனே பாசுரம். பகவந்துனி யொக்க அவதார வைபவாண்ணி தெரியபரிச்சே பாசுரம் இது. பிரம்மசூத்திரம் ராசின வியாச மகர்ஷி பிரம்மசூத்திரம்லோ பகவந்துனி யொக்க அவதார விஷயாண்ணி செப்பலேது. ஆ கொரத தீரே விதங்கா ஆண்டாள் பகவந்துனி யொக்க அவதார விஷயாண்ணி இக்கட செப்படம் ஜெருகுதுந்தி. கிருஷ்ணாவதார விஷயாண்ணி ஈ பாசுரம் மனக்கு கீர்த்திஸ்தூந்தி. அஜோபி சன் அவ்யயாத்மா பூதானாம் ஈஸ்வரோபி சன் பிரகிருதிம் ஸ்வாம் அதிஷ்டாய சம்பவாமி ஆத்மமாயையா அனி பகவத்கீதலோ கிருஷ்ண பரமாத்மா செப்படம் ஜெருகுதுந்தி. நா யொக்க சங்கல்பம் வலன நேனு அப்புடப்புடு அவதாரம் சேஸ்தூ உன்னானு அனி பகவந்துரு செப்துன்னாரு. அட்டுவண்டி భగవంతుని యొక్క అవతార విషయాన్ని ఈరోజు పాసురం మనకు తెలియపరుస్తూ ఉంది. భగవంతుడు అవతరిస్తున్నాడు, మనం కూడా పుడుతున్నాం. మన యొక్క జన్మ భగవంతుని యొక్క జన్మ రెండిటికి తేడా ఉంది. కృష్ణ పరమాత్మ గీతలో జన్మ కర్మచ మే దివ్యం అని అన్నారు. నా యొక్క లీలలు నీ యొక్క జన్మ కంటే వ్యత్యాసంతో కూడినది అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. మనం పుట్టినప్పుడు ప్రారబ్ధ కర్మతో మనం పుడుతున్నాం. భగవంతునికి ఆ విధంగా ప్రారబ్ధ కర్మ అనేది లేదు. మనం పుట్టినప్పుడు అత్యామ్ల కటు తీక్ష్ణోష్ణ లవణైర్ మాతృ భోజనై అతి తాపిబిర్ అత్యర్థం వర్ధమానాతి వేదన అని విష్ణు పురాణంలో చెప్పినట్టు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ మనం పుడుతున్నాం. కానీ భగవంతుని యొక్క అవతారం అనేది ఆ విధంగా లేదు. విలక్షణమైనటువంటిది భగవంతుని యొక్క అవతారం. ఆ విషయం అన్నిటిను మనసులో ఉంచుకొని ఈ పాసురం పాడుతున్నారు అండాళ్. వేదం కూడా సౌశ్రేయాన్ భవతి జాయమాన అని వర్ణిస్తూ ఉంది. భగవంతుని యొక్క అవతారాన్ని ఆ విధంగా వర్ణిస్తూ ఉంది వేదం. పాసురార్థానికి వస్తాం. ఒరుత్తి మహనాయి పిరందు, ఒరుత్తి సమానము లేని ఆ దేవకీ యొక్క మహనాయి పిరందు కుమారుడుగా జన్మించి అని అంటున్నారు. సమానం లేని దేవకీ, ఆ దేవకీకి సమానంగా మరొక స్త్రీ లేదట. ఎందువల్లంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి అని వేదం కీర్తించినట్టు ఎవరి దగ్గర నుండి ఈ ప్రపంచమంతా ఆవిర్భావం అయినదో అటువంటి పరమాత్మను తమ కుమారుడుగా ఆమె పొందింది కదా, అందువల్ల ఆమెకి సమానం మరొకరు ఉన్నారా? అంత ప్రవిష్ట శాస్తా జనానాం సర్వాత్మా అని ఉపనిషత్ కీర్తిస్తూ ఉంది. అందరి యొక్క హృదయం లోపల దూరి భగవంతుడు అందరినీ నియమిస్తూ ఉన్నారు. అటువంటి ఆ ప్రపంచం అన్నిటికీ నియామకుడుగా ఉన్నటువంటి స్వామిను తమ యొక్క కుమారుడుగా ఈ దేవకి పొంది ఉన్నారంటే ఆమె ఎటువంటి భాగ్యం చేసిన మనిషి, అందువల్ల ఆమెకి సమానంగా మరొకరు లేదు అని చెప్పడంలో తాత్పర్యం. ఒరుత్తి మహనాయి అది మాత్రం కాదు, బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో అని యజుర్వేదం చివరిలో బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అని సాక్షాత్ పరమాత్మ దేవకీ యొక్క కుమారుడు అని వేదం వర్ణిస్తుంది. కనుక అటువంటి ఆ భాగ్యం పొందినటువంటి స్త్రీరత్నం ఈ దేవకి, అందువల్ల సమానం లేని దేవకి అని అన్నారు. ఆమె యొక్క మహనాయి కుమారుడుగా పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో అవ్యయః పితా అని సహస్రనామాధ్యాయంలో భీష్మాచార్యులు వారు ధర్మరాజు దగ్గర చెప్పినప్పుడు ప్రపంచం అన్నిటికీ తండ్రిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం జరిగింది. ప్రపంచం అన్నిటికీ తండ్రిగా ఉండేవాడు ఆ దేవకీ యొక్క కుమారుడుగా ఆయన అవతారం చేశారు. అందువల్ల ఒరుత్తి మహనాయి పిరందు, மகனாய் பிறந்து, மகன் அண்டே குமாருடு, தள்ளி தன்றி யொக்க மாட்டனு எவரைத்தே வின்றுனாடோ வாடே குமாருடு அனி அத்தன்னே மனம் பிளவாடி. ఎందుకంటే పుట్టిన వెంటనే తల్లిదండ్రుల యొక్క మాటను విన్నాట శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు శంఖచక్ర గదాధారిగా ఆవిర్భవించారు. వెంటనే ఉపసంహర విశ్వాత్మన్ అని వాళ్లు ప్రార్థించిన వెంటనే కృష్ణ మామూలు బిడ్డలాగా మారిపో, ఈ శంఖచక్రం అన్నిటి దాచిపెట్టుకో, వద్దు దాన్ని చూపించవద్దు అని వాళ్లు ప్రార్థన చేసిన వెంటనే శ్రీకృష్ణుడు మామూలు బిడ్డలాగా మారిపోయినాట. తల్లిదండ్రుల యొక్క మాటను వెంటనే ఆయన విన్నాడనమాట. అందువల్ల మహనాయి పిరందు కుమారుడుగా ఆయన అవతారం చేశాడు. పితాపుత్రేణ పితృమాన్ యోని యోనవు అని ఉపనిషత్ వర్ణిస్తూ ఉంది. అటువంటి భగవంతుడు వృత్తి మహనాయి పిరందు, ఆ భగవంతుడు ఆ విధంగా అవతారం చేశాడు. తతో అఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూ అని విష్ణుపురాణంలో చెప్పినట్టు, ప్రపంచం అనే తామర పుష్పం వికసించడానికి దేవకి అనేటువంటి తూర్పు దిక్కు నుండి అచ్యుతుడు అనేటువంటి సూర్యుడు ఉదయమైనాడు అని పరాశర మహర్షి విష్ణుపురాణంలో వర్ణించారు. కాని ఆళ్వార్లు అండాళ్ వీళ్లు భగవంతుడు పుట్టినాడు అని సంతోషంగా చెప్తున్నారు. యదా పశ్య పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోని తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అని ముండకోపనిషత్తులో చెప్పినట్టు, బంగారు లాంటి ఆ తిరుమేనితో కూడి ప్రపంచం అన్నిటిను శాసించే విధంగా ప్రపంచం అన్నిటికీ కర్తగా ఉన్నటువంటి వాడు, ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడు ఆ స్వామి, ఆ స్వామిను బ్రహ్మజ్ఞానిగా ఉండేవాడు ఏనాడు చూస్తాడో అప్పుడు అతడు విద్వాన్ అవుతాడు, పుణ్య పాపాలను పోగొట్టుకుని ఆ పరమాత్మతో సామ్యాపత్తిని పొందుతాడు అని ముండకోపనిషత్ వర్ణిస్తూ ఉంటుంది. అటువంటి స్వామి దేవకి యొక్క కుమారుడుగా పుట్టినాడు. ఓరిరవిల్ అదే రాత్రిలో, ఆ అర్ధరాత్రి అందు ఆ భగవంతుడు ఒరుత్తి మహనా ఈ ఒళిత్తు వడర సమానం లేని యశోదమ్మకు కుమారుడుగా ఆయన పెరిగినాడు. ఒకే రోజు అదే రోజు రాత్రిలో యశోదమ్మకు కుమారుడుగా శ్రీకృష్ణుడు పెరిగినాడు. ఒరుత్తి వడర సమానం లేని యశోదమ్మ అన్నారు. అంటే యశోదమ్మకు ఉన్నటువంటి ఆ ప్రసిద్ధి ఎటువంటి ప్రసిద్ధి అంటే, మామూలుగా గుడిను కట్టిన వాళ్ల కంటే, గుడి నిర్మాణం చేసిన వాళ్ల కంటే, ఆ గుడికి జీర్ణోద్ధారణం చేసిన వాళ్లు ఇంకా బాగా కీర్తింపబడతారు. ఆ మాదిరిగా గుడి నిర్మాణం చేసిన మనిషి దేవకి, జీర్ణోద్ధారణం చేసిన మనిషి యశోదమ్మ. అందువల్ల యశోదమ్మకు ఉన్నటువంటి ముఖ్యత్వాన్ని ఇక్కడ అంటాళ్ బాగా చెప్పడం జరుగుతుంది. ఒరుత్తి మహనాయి ఒళిత్తు వడర, ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క సకల విధమైనటువంటి ఆ దివ్య లీలలను కళ్ళార దర్శించే భాగ్యాన్ని పొందినటువంటి ఆవిడ సమానం లేని ఈ యశోదమ్మ. అందమిల్ పేరింబత్తై సిత్రింబమాకినాళ్ అని మన పూర్వాచారులు చక్కగా అంటారు. అందువల్ల పరమపదంలో ఏ ఆనందాన్ని ముక్తాత్మ అనుభవిస్తాడో ఆ ఆనందాన్ని ఇహలోకంలోనే అనుభవించి ఈ యశోదమ్మకి ఒళిత్తు వలర ఎవరి కంటి కనపడకుండా శ్రీకృష్ణుడు అక్కడ ఆయన ఉండినాడు. తరికిలానాగి దాన్ని సహించకుండా తాంతింగి తాను చెడుగును తలిసి ఉండిన కరుత్తై పిడైపిత్ అతని యొక్క ఆ కంసుని యొక్క అభిప్రాయాన్ని వ్యర్థముగా అయినట్టు చేసి కంజన్వయిత్రిల్ నెరుప్పెన్ననింద్ర ఆ కంసుని యొక్క ఆ కడుపునందు నిప్పు మంట ఉండినట్టు చేశాడు భగవంతుడు. కంజన్వయిత్రిల్ నెరుప్పెన్ననింద్ర నెడుమాలే అని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు అండాళ్. ఉన్నై అరుత్తిత్తు వందోం, నిన్ను మేము ప్రార్థించి వచ్చాం. పరై తరుదియాగిల్, మా ఉద్దేశ్యము దాన్ని నువ్వు నెరవేరిస్తే. తిరుత్తక్క సెల్వము, శ్రీ మహాలక్ష్మి సంబంధంతో కూడినటువంటి ఆ ఐశ్వర్యాన్ని. సేవకము, అదేవిధంగా నీకు మేము చేయవలసినటువంటి ఆ సేవకాన్ని. యాంపాడి, మేము గానము చేసి వరుత్తము తీర్ందు మా యొక్క దుఃఖమంతా పోయే విధంగా దాన్ని చేసుకొని మహిందేలోరింబాబాయి మేము సంతోషిస్తాం అని అండాళ్ ఈ పాసురంలో ప్రార్థిస్తూ ఉన్నారు. అండాళ్ తిరువడిగళే శరణం.